కృష్ణయజుర్వేదే క్రమపాఠే చతుర్థకాండే పంచమః ప్రశ్నః ప్రారంభః. ఓం నమస్తే తే రుద్ర రుద్రమన్యవే మన్యవ ఉతో ఉతోతే ఉతో ఇత్యుతో ఇషవే ఇషవే నమః నమ ఇతి నమః. నమస్తే తే అస్తు అస్తు ధన్వనే ధన్వనే బాహుభ్యాం బాహుభ్యాముత బాహుభ్యామితి బాహుభ్యాం ఉతతే తే నమః నమ ఇతి నమః. యాతే తైషుః ఇషుః శివతమా శివతమా శివం సవతమేతి శివతమా శివం బభూవ బభూవతే తే ధనుః ధనురితి ధనుః. శివా శర్వ్యా శర్వ్యాయా యా తవ తవ తయా తయా నః నోర్ద్ర రుద్రమృడయ మృడయేతి మృడయ. యాతే తే రుద్ర రుద్ర శివా శివా తనూః తనూరఘోర అఘోరా పాపకాశిని అపాపకాశినీత్యపాపకాశిని తయానః నస్తనువా తనువా శంతమయా శంతమయా గిరిశంత శంతమయేతి శం తమయా గిరిశంతాభి గిరిశంతేతి గిరిశంత అభిచాకశీ చాకశీతి చాకశీ. యామిషుం ఇషుం గిరిశంత గిరిశంత హస్తే గిరిశంతేతి గిరిశంత హస్తే బిభర్షి బిభర్ష్యస్తవే అస్తవ ఇత్యస్తవే. శివాంగిరిత్ర గిరిత్రతాం గిరిత్రేతి గిరిత్ర తాం కురు కురుమా మాహిగుంసీ హిగుంసేః పురుషం పురుషం జగత్ జగదితి జగత్. శివేన వచసా వచసా త్వా త్వా గిరిశ గిరిశాచ్ఛ అచ్ఛా వదామసి వదామసీతి వదామసి. యథానః నః సర్వం సర్వమిత్ ఇజ్జగత్ జగదజక్ష్మం అయక్ష్మగుం సుమనాః సుమనా అసత్ సుమనా ఇతి సుమనాః అసదిత్యసత్ అధ్యవోచత్ అవోచదధివక్త అధివక్త ప్రథమః అధివక్తేత్యధివక్త ప్రథమో దైవ్యః దైవ్యభిషక్ భిషగితి భిషక్. అహీకిశ్చ చ సర్వాన్ సర్వాన్ జంభయన్ జంభయన్ సర్వాః సర్వాశ్చ చ యాతు ధాన్యః యాతు ధాన్యేతి యాతు ధాన్యః. అసవ్యః యస్తామ్రః తామ్రో అరుణః అరుణ ఉత ఉత బభ్రుః బభ్రుః సుమంగలః సుమంగల ఇతి సుమంగలః. యే చ చైమాం ఇమాగుం రుద్రాః రుద్రా అభితః అభితో దిక్షు దిక్షు శ్రితాః శ్రితాః సహస్రశః సహస్రశో వా సహస్రశ ఇతి సహస్రశః. అవీషాం ఏషాగుం హేడః హేడ ఈమహే ఈమహ ఇతీమహే. అసవ్యః యోవసర్పతి అవసర్పతి నీలగ్రీవః అవసర్పతేత్యవసర్పతి నీలగ్రీవో విలోహితః నీలగ్రీవ ఇతి నీలగ్రీవః విలోహిత ఇతి విలోహితః. ఉతైనం ఏనం గోపాః గోపా అదృశన్ గోపా ఇతి గోపాః అదృశన్ అదృశన్ అదృశన్నుదహార్యః ఉదహార్య ఇత్యుదహార్యః. ఉతైనం ఏనం విశ్వా విశ్వాభూతాని భూతాని సహ స దృష్టః దృష్టో మృడయాతి మృడయాతి నః న ఇతి నః. నమో అస్తు అస్తు నీలగ్రీవాయ నీలగ్రీవాయ సహస్రాక్షాయ నీలగ్రీవాయేతి నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే సహస్రాక్షాయేతి సహస్ర అక్షాయ మీఢుష ఇతి మీఢుషే. అథో యే అథో ఇత్యథో యే అస్య అస్య సత్వానః సత్వానోహం అహం తేభ్యః తేభ్యోకరం అకరం నమః నమ ఇతి నమః. ప్రముంచ ముంచధన్వనః ధన్వనస్త్వం త్వముభయోః ఉభయోరాత్మయోః ఆత్మయోర్జ్యాం జ్యామితి జ్యాం. యాశ్చ చ తే తే హస్తే హస్త ఇషవః ఇషవః పరా పరాతాః తా భగవః భగవో వప భగవ ఇతి భగవః వపేతి వప అవతత్యధనుః అవతత్యేత్యవాతత్య ధనుస్త్వం త్వగుం సహస్రాక్ష సహస్రాక్ష శతే శుధే సహస్రాక్షేతి సహస్రాక్ష శతేషుధ ఇతి శత ఇషుధే. నిశీర్య శల్యానాం నిశీర్యేతి నిశీర్య శల్యానాం ముఖా ముఖా శివః శివో నః సుమనాః సుమనా భవ సుమనా ఇతి సుమనాః. భవేతి భవ విజ్యం ధనుః విజ్యమితి వీజ్యం. ధనుః కపర్దినః కపర్దినో విశల్యః విశల్యో బాణవాన్ విశల్య ఇతి వీశల్యః. బాణవాగుం ఉత బాణవానితి బాణవాన్ ఉతేత్యుత అనేషన్నస్య అస్యేషవః ఇషవ ఆభుః ఆభురస్య అస్య నిషంగతిః నిషంగతిరితి నిషంగతిః. యాతే ఏషేతి హేతిర్మీఢుష్టమ మీఢుష్టమ హస్తే మీఢుష్టమేతి మీఢుతమ హస్తే బభూవ బభూవతే తే ధను ధనురితి ధను తయాస్మాన్ అస్మాన్ విశ్వతః విశ్వతస్త్వం త్వమయక్ష్మయా అయక్ష్మయా పరి పరిద్భుజ భుజేతి భుజ నమస్తే తే అస్తు అస్త్వాయుధాయ ఆయుధాయానాతతాయ అనాతతాయ ధృష్ణవే అనాతతాయేత్యనాతతాయ ధృష్ణమైతి ధృష్ణవే ఉభాభ్యామత ఉతతే తే నమః నమో బాహుభ్యాం బాహుభ్యాం తవ బాహుభ్యామితి బాహుభ్యాం తవ ధన్వనే ధన్వన ఇతి ధన్వనే పరితే హే ధన్వనః ధన్వనో హేతి హేతిరస్మాన్ అస్మాన్ వృణక్తు వృణక్తు విశ్వతః విశ్వత ఇతి విశ్వతః అథోయః అథో ఇత్యథో య ఇషుధిః ఇషుధిస్తవ ఇషుధిరితిషుధిః తవారే ఆరే అస్మత్ అస్మన్ని విధేహి ధేహితం తమితి తమ్ నమో హిరణ్యబాహవే హిరణ్యబాహవే సేనాన్యే హిరణ్యబాహవ ఇతి హిరణ్యబాహవే సేనాన్యే దిశాం సేనాన్య ఇతి సేనాన్యే దిశాం చ పతయే పతయే నమః నమో నమః నమో వృక్షేభ్యః వృక్షేభ్యో హరికేశేభ్యః హరికేశేభ్యః పశూనాం హరికేశేభ్య ఇతి హరికేశేభ్యః పశూనాం పతయే పతయే నమః నమో నమః నమః సస్పింజరాయ సస్పింజరాయ త్విషీమతే త్విషీమతే పథీనాం త్విషీమత ఇతి త్విషీమతే పథీనాం పతయే పతయే నమః నమో నమః నమో బభ్రుషాయ బభ్రుషాయ వివ్యాధినే వివ్యాధినేన్నానాం వివ్యాధిన ఇతి వివ్యాధినే అన్నానాం పతయే పతయే నమః నమో నమః నమో హరికేశాయ హరికేశాయోపవీతినే హరికేశాయేతి హరికేశాయ ఉపవీతినే పుష్టానాం ఉపవీతిన ఇత్యుపవీతినే పుష్టానాం పతయే పతయే నమః నమో నమః నమో భవస్య భవస్య హేత్యై హేత్యై జగతాం జగతాం పతయే పతయే నమః నమో నమః నమో రుద్రాయ రుద్రాయ తతావినే ఆతతావినే క్షేత్రాణాం ఆతతావిన ఇత్యాతతావినే క్షేత్రాణాం పతయే పతయే నమః నమో నమః నమః సూతాయ సూతాయాహంత్యాయ అహంత్యాయ వనానాం వనానాం పతయే పతయే నమః నమో నమః నమో రోహితాయ రోహితాయ స్థపతయే స్థపతయే వృక్షాణాం వృక్షాణాం పతయే పతయే నమః నమో నమః నమో మంత్రిణే మంత్రిణే వాణిజాయ వాణిజాయ కక్షాణాం కక్షాణాం పతయే పతయే నమః నమో నమః నమో భువంతయే భువంతయే వారివస్కృతాయ వారివస్కృతాయ ఔషధీనాం వారివస్కృతాయేతి వారివః కృతాయ ఔషధీనాం పతయే పతయే నమః నమో నమః నమ ఉచ్చైర్ఘోషాయ ఉచ్చైర్ఘోషాయ క్రందయతే ఉచ్చైర్ఘోషాయేత్యుచ్చైః ఘోషాయ ఆక్రందయతే పత్తీనాం ఆక్రందయత ఇత్యాక్రందయతే పత్తీనాం పతయే పతయే నమః నమో నమః నమః కృత్స్నవీతాయ కృత్స్నవీతాయ ధావతే కృత్స్నవీతాయేతి కృత్స్నవీతాయ ధావతే సత్వనాం సత్వనాం పతయే పతయే నమః నమ ఇతి నమః నమః సహమానాయ సహమానాయ నిర్వ్యాధినే నివ్యాధిన ఆవ్యాధినీనాం నివ్యాధిన ఇతి నివ్యాధినే ఆవ్యాధినీనాం పతయే ఆవ్యాధినీనామిత్యావ్యాధినీనాం పతయే నమః నమో నమః నమః కగుభాయ కగుభాయ నిషంగినే నిషంగినే స్తేనానాం నిషంగిణ ఇతి నిషంగినే స్తేనానాం పతయే పతయే నమః నమో నమః నమో నిషంగిణే నిషంగిణ ఇషుధిమతే నిషంగిణ ఇతి నిషంగినే ఇషుధిమతే తస్కరాణాం ఇషుధిమత ఇతి ఇషుధిమతే తస్కరాణాం పతయే పతయే నమః నమో నమః నమో వంచతే వంచతే పరివంచతే పరివంచతే స్థాయూనాం పరివంచత ఇతి పరివంచతే స్థాయూనాం పతయే పతయే నమః నమో నమః నమో నిచేరవే నిచేరవే పరిచరాయ నిచేరవ ఇతి నిచేరవే పరిచరాయారణ్యానాం పరిచరాయేతి పరిచరాయ అరణ్యానాం పతయే పతయే నమః నమో నమః నమసృకావిభ్యః సృకావిభ్యో దిఘాగుంసద్భ్యః సృకావిభ్య ఇతి సృకావీభ్యః దిఘాగుంసద్భ్యో ముష్టరాం దిఘాగుంసద్భ్య ఇతి దిఘాగుంసద్భ్యః ఉష్పతాం పతయే పతయే నమః నమో నమః నమోసిమద్భ్యః అసిమద్భ్యో నక్తం అసిమద్భ్యైత్యసిమతేభ్యః నక్తం చరద్భ్యః చరద్భ్యః ప్రకృంతానాం చరద్భ్యైతి చరతేభ్యః ప్రకృంతానాం పతయే ప్రకృంతానామిది ప్రాకృంతానాం పతయే నమః నమో నమః నమ ఉష్ణేషణే ఉష్ణేషణే గిరిచరాజ గిరిచరాజ కులుంచానాం గిరిచరాజేతి గిరిచరాజ కులుంచానాం పతయే పతయే నమః నమో నమః నమ ఇషుమద్భ్యః ఇషుమద్భ్యో ధన్వాదిభ్యః ఇషుమద్భ్య ఇతి ఇషుమద్భ్యః ధన్వాదిభ్యశ్చ ధన్వాదిభ్యేతి ధన్వాదిభ్యః చతః వో నమః నమో నమః నమ ఆతున్వానేభ్యః ఆతున్వానేభ్యః ప్రతిదధానేభ్యః ఆతున్వానేభ్య ఇత్యాహ తున్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ ప్రతిదధానేభ్య ఇతి ప్రతిదధానేభ్యః చవః వో నమః నమో నమః నమ ఆయచ్ఛద్భ్యః ఆయచ్ఛద్భ్యో విసృజద్భ్యః ఆయచ్ఛద్భ్యైత్యాయచ్ఛద్భ్యః విసృజద్భ్యశ్చ విసృజద్భ్య ఇతి విసృజద్భ్యః చవః వో నమః నమో నమః నమోస్యద్భ్యః అస్యద్భ్యో విద్యద్భ్యః అస్యద్భ్యైత్యస్యతేభ్యః విద్యద్భ్యశ్చ విద్యద్భ్య ఇతి విద్యతేభ్యః చవః వో నమః నమో నమః నమ ఆసీనేభ్యః ఆసీనేభ్యః శయానేభ్యః శయానేభ్యశ్చ చవః వో నమః నమో నమః నమ స్వపద్భ్యః స్వపద్భ్యో జాగ్రద్భ్యః స్వపద్భ్య ఇతి స్వపదేభ్యః జాగ్రద్భ్యశ్చ జాగ్రద్భ్య ఇతి జాగ్రతేభ్యః చవః వో నమః నమో నమః నమస్తిష్టద్భ్యః తిష్టద్భ్యో ధావద్భ్యః తిష్టద్భ్య ఇతి తిష్టతేభ్యః ధావద్భ్యశ్చ ధావద్భ్య ఇతి ధావతేభ్యః చవః వో నమః నమో నమః నమః సభాభ్యః సభాభ్యః సభాపతిభ్యః సభాపతిభ్యశ్చ సభాపతిభ్యేతి సభాపతిభ్యః చవః వో నమః నమో నమః నమో అశ్వేభ్యః అశ్వేభ్యోశ్వపతిభ్యః అశ్వపతిభ్యశ్చ అశ్వపతిభ్యైత్యశ్వపతిభ్యః చవః వో నమః నమ ఇతి నమః నమ ఆవ్యాధినీభ్యః ఆవ్యాధినీభ్యో వివిధ్యంతేభ్యః ఆవ్యాధినీభ్య ఇత్యావ్యాధినీభ్యః వివిధ్యంతేభ్యశ్చ వివిధ్యంతేభ్యైతి వివిధ్యంతేభ్యః చవః వో నమః నమో నమః నమ ఉగణాభ్యః ఉగణాభ్యస్త్రగంహతేభ్యః త్రగంహతేభ్యశ్చ చవః వో నమః నమో నమః నమ గృత్సేభ్యః గృత్సేభ్యో గృత్సపతిభ్యః గృత్సపతిభ్యశ్చ గృత్సపతిభ్యైతి గృత్సపతిభ్యః చవః వో నమః నమో నమః నమో వ్రాతేభ్యః వ్రాతేభ్యో వ్రాతపతిభ్యః వ్రాతపతిభ్యశ్చ వ్రాతపతిభ్యైతి వ్రాతపతిభ్యః చవః వో నమః నమో నమః నమో గణేభ్యః గణేభ్యో గణపతిభ్యః గణపతిభ్యశ్చ గణపతిభ్యైతి గణపతిభ్యః చవః వో నమః నమో నమః నమో విరూపేభ్యః విరూపేభ్యో విశ్వరూపేభ్యః విరూపేభ్యైతి విరూపేభ్యః విశ్వరూపేభ్యశ్చ విశ్వరూపేభ్యైతి విశ్వరూపేభ్యః చవః వో నమః నమో నమః నమో మహద్భ్యః మహద్భ్యః క్షుల్లకేభ్యః మహద్భ్యైతి మహతేభ్యః క్షుల్లకేభ్యశ్చ చవః వో నమః నమో నమః నమో రథిభ్యః రథిభ్యో రథేభ్యః రథిభ్యైతి రథిభ్యః అరథేభ్యశ్చ చవః వో నమః నమో నమః నమో రథేభ్యః రథేభ్యో రథపతిభ్యః రథపతిభ్యశ్చ రథపతిభ్యైతి రథపతిభ్యః చవః వో నమః నమో నమః నమసేనాభ్యః సేనాభ్యః సేనానిభ్యః సేనానిభ్యశ్చ సేనానిభ్య ఇతి సేనానీభ్యః చవః వో నమః నమో నమః నమః క్షత్రుభ్యః క్షత్రుభ్యః సంగ్రహేతృభ్యః క్షత్రుభ్యైతి క్షత్రుభ్యః సంగ్రహేతృభ్యశ్చ సంగ్రహేతృభ్య ఇతి సంగ్రహేతృభ్యః చవః వో నమః నమో నమః నమస్తక్షభ్యః తక్షభ్యో రథకారేభ్యః తక్షభ్య ఇతి తక్షాభ్యః రథకారేభ్యశ్చ రథకారేభ్యేతి రథకారేభ్యః చవః వో నమః నమో నమః నమః కులాలేభ్యః కులాలేభ్యః కర్మారేభ్యః కర్మారేభ్యశ్చ చవః వో నమః నమో నమః నమః పుంజుష్టేభ్యః పుంజుష్టేభ్యో నిషాదేభ్యః నిషాదేభ్యశ్చ చవః వో నమః నమో నమః నమ ఇషుకృద్భ్యః ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యః ఇషుకృద్భ్య ఇతి ఇషుకృతేభ్యః ధన్వకృద్భ్యశ్చ ధన్వకృద్భ్య ఇతి ధన్వకృతేభ్యః చవః వో నమః నమో నమః నమో మృగయుభ్యః మృగయుభ్యశ్వనిభ్యః మృగయుభ్య ఇతి మృగయుభ్యః శ్వనిభ్యశ్చ శ్వనిభ్య ఇతి శ్వనిభ్యః చవః వో నమ నమో నమ నమశ్వభ్య శ్వభ్యశ్వపతిభ్య శ్వభ్య ఇది శ్వాభ్య శ్వపతిభ్య శ్వపతిభ్య ఇది శ్వపతిభ్య వో నమ నమ ఇది నమ నమో భవాయ భవాయ చ రుద్రాయ రుద్రాయ చ నమ నమ శర్వాయ శర్వాయ చ పశుపతయే పశుపతయే చ పశుపతయ ఇతి పశుపతయే చ నమ నమో నీలగ్రీవాయ నీలగ్రీవాయ చ నీలగ్రీవాయేతి నీలగ్రీవాయ చ శితికంఠాయ శితికంఠాయ చ శితికంఠాయేతి శితికంఠాయ చ నమ నమః కపర్దినే కపర్దినే చ వ్యుప్తకేశాయ వ్యుప్తకేశాయ చ వ్యుప్తకేశాయేతి వ్యుప్తకేశాయ చ నమః నమః సహస్రాక్షాయ సహస్రాక్షాయ చ సహస్రాక్షాయేతి సహస్రాక్షాయ చ శతధన్వనే శతధన్వనే చ శతధన్వన ఇతి శతధన్వనే చ నమః నమో గిరిశాయ గిరిశాయ చ శిపివిష్టాయ శిపివిష్టాయ చ శిపివిష్టాయేతి శిపివిష్టాయ చ నమః నమో మేఢుష్టమాయ మేఢుష్టమాయ చ మేఢుష్టమాయేతి మేఢోకమాయ ఏషుమతే ఇషుమతే చ ఇషుమత ఇతిషుమతే చ నమః నమో హ్రస్వాయ హ్రస్వాయ చ పాపనాయ పాపనాయ చ నమః నమో బృహతే బృహతే చ వర్షీయసే వర్షీయసే చ నమః నమో వృద్ధాయ వృద్ధాయ చ సంవృద్ధనే సంవృద్ధనే చ సంవృద్ధన ఇతి సంవృద్ధనే చ నమః నమో అగ్ర్యాయ అగ్ర్యాయ చ ప్రథమాయ ప్రథమాయ చ నమః నమ ఆశవే ఆశవే చాజిరాయ అజిరాయ చ నమః నమ శీఘ్రియాయ శీఘ్రియాయ చీభ్యాయ శీభ్యాయ చ నమః నమ ఊర్మ్యాయ ఊర్మ్యాయ చావస్వన్యాయ అవస్వన్యాయ చ అవస్వన్యాయేత్యవస్వన్యాయ చ నమః నమ స్రోతస్యాయ స్రోతస్యాయ చద్వీప్యాయ దీప్యాయ చేతి చ నమో జ్యేష్ఠాయ జ్యేష్ఠాయ చకనిష్ఠాయ కనిష్ఠాయ చ నమః నమః పూర్వజాయ పూర్వజాయ చ పూర్వజాయేతి పూర్వజాయ చాపరజాయ అపరజాయ చ అపరజాయేత్యపరాజాయ చ నమః నమ మధ్యమాయ మధ్యమాయ చాపగల్భాయ అపగల్భాయ చ అపగల్భాయేత్యపగల్భాయ చ నమః నమో జఘన్యాయ జఘన్యాయ చ బుద్ధ్నియాయ బుద్ధ్నియాయ చ నమః నమః సోభ్యాయ సోభ్యాయ చ ప్రతిసర్యాయ ప్రతిసర్యాయ చ ప్రతిసర్యాయేతి ప్రతిసర్యాయ చ నమః నమో యామ్యాయ యామ్యాయ చ క్షేమ్యాయ క్షేమ్యాయ చ నమః నమ ఉర్వర్యాయ ఉర్వర్యాయ చ ఖల్యాయ ఖల్యాయ చ నమః నమ శ్లోక్యాయ శ్లోక్యాయ చ అవసాన్యాయ అవసాన్యాయ చ అవసాన్యాయేత్యవసాన్యాయ చ నమః నమవన్యాయ వన్యాయ చ కక్ష్యాయ కక్ష్యాయ చ నమః నమ శ్రవాయ శ్రవాయ చ ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ చ ప్రతిశ్రవాయేతి ప్రతిశ్రవాయ చ నమః నమ ఆశుషేణాయ ఆశుషేణాయ చ ఆశుషేణాయేత్యాశుసేనాయ చాశురథాయ ఆశురథాయ చ ఆశురథాయేత్యాశురథాయ చ నమః నమ శూరాయ శూరాయ చ చావభిందతే అవభిందతే చ అవభిందత ఇత్యవభిందతే చ నమః నమో వర్మిణే వర్మిణే చ వరోథినే వరోథినే చ నమః నమో బిల్మినే బిల్మినే చ కవచినే కవచినే చ నమః నమ శ్రుతాయ శ్రుతాయ చ శ్రుతసేనాయ శ్రుతసేనాయ చ శ్రుతసేనాయేతి శ్రుతసేనాయ చేతి చ నమో దుందుభ్యాయ దుందుభ్యాయ చాహనన్యాయ ఆహనన్యాయ చ ఆహనన్యాయేత్యాహనన్యాయ చ నమః నమో ధృష్టవే ధృష్టవే చ ప్రమృషాయ ప్రమృషాయ చ ప్రమృషాయేతి ప్రమృషాయ చ నమః నమో దూతాయ దూతాయ చ ప్రహితాయ ప్రహితాయ చ ప్రహితాయేతి ప్రాహితాయ చ నమః నమో నిషంగిణే నిషంగిణే చ నిషంగిణ ఇతి నిసంగిణే చేషుధిమతే ఇషుధిమతే చ ఇషుధిమత ఇతిషుధిమతే చ నమః నమస్తీక్ష్ణేషవే తీక్ష్ణేషవే చ తీక్ష్ణేషవ ఇతి తీక్ష్ణా ఇషవే చాయుధినే ఆయుధినే చ నమః నమ స్వాయుధాయ స్వాయుధాయ చ స్వాయుధాయేతి సు ఆయుధాయ చ సుధన్వనే సుధన్వనే చ సుధన్వన ఇతి సుధన్వనే చ నమః నమః శ్రుత్యాయ శ్రుత్యాయ చ పథ్యాయ పథ్యాయ చ చ నమః నమః కాట్యాయ కాట్యాయ చ నీప్యాయ నీప్యాయ చ చ నమః నమః సూద్యాయ సూద్యాయ చ సరస్యాయ సరస్యాయ చ చ నమః నమో నాద్యాయ నాద్యాయ చ చ వీషంతాయ వీషంతాయ చ చ నమః నమః కోప్యాయ కోప్యాయ చ చావట్యాయ వట్యాయ చ చ నమః నమో వృష్యాయ వృష్యాయ చ చావృష్యాయ అవృష్యాయ చ చ నమః నమో మేఘ్యాయ మేఘ్యాయ చ చ విద్యుత్యాయ విద్యుత్యాయ చ విద్యుత్యాయేతి విద్యుత్యాయ చ నమః నమ ఈధ్రియాయ ఈధ్రియాయ చ చాతప్యాయ ఆతప్యాయ చ చాతప్యాయేత్యాతప్యాయ చ నమః నమో వాత్యాయ వాత్యాయ చ చ రేష్మియాయ రేష్మియాయ చ చ నమః నమో వాస్తవ్యాయ వాస్తవ్యాయ చ చ వాస్తుపాయ వాస్తుపాయ చ వాస్తుపాయేతి వాస్తుపాయ చేతి చ నమః సోమాయ సోమాయ చ చ రుద్రాయ రుద్రాయ చ చ నమః నమస్తామ్రాయ తామ్రాయ చ చారుణాయ అరుణాయ చ చ నమః నమః శంఘాయ శంఘాయ చ చ పశుపతయే పశుపతయే చ పశుపతయ ఇతి పశుపతయే చ నమః నమ ఉగ్రాయ ఉగ్రాయ చ చ భీమాయ భీమాయ చ చ నమః నమో అగ్రేవధాయ అగ్రేవధాయ చ అగ్రేవధాయేత్యగ్రేవధాయ చ దూరేవధాయ దూరేవధాయ చ దూరేవధాయేతి దూరేవధాయ చ నమః నమో హంత్రే హంత్రే చ చ హనీయసే హనీయసే చ చ నమః నమో వృక్షేభ్యః వృక్షేభ్యో హరికేశేభ్యః హరికేశేభ్యో నమః హరికేశేభ్యైతి హరికేశేభ్యః నమస్తారాయ తారాయ నమః నమః శంభవే శంభవే చ శంభవ ఇతి శంభవే చ మజోభవే మజోభవే చ మజోభవ ఇతి మయః భవే చ నమః నమః శంకరాయ శంకరాయ చ శంకరాయేతి శంకరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ మయస్కరాయేతి మయః కరాయ చ నమః నమః శివాయ శివతర చ చ శివతరాయ శివతరాయ చ శివతరాయేతి శివతరాయ చ నమః నమస్తీర్థ్యాయ తీర్థ్యాయ చ చకూల్యాయ కూల్యాయ చ చ నమః నమః పార్యాయ పార్యాయ చ చావార్యాయ వార్యాయ చ చ నమః నమః ప్రతరణాయ ప్రతరణాయ చ ప్రతరణాయేతి ప్రాతరణాయ చోత్తరణాయ ఉత్తరణాయ చ ఉత్తరణాయేత్యుదోత్తరణాయ చ నమః నమ ఆతార్యాయ ఆతార్యాయ చ ఆతార్యాయేత్యాతార్యాయ చాలాద్యాయ ఆలాద్యాయ చ ఆలాద్యాయేత్యాలాద్యాయ చ నమః నమః షష్ట్యాయ షష్ట్యాయ చ చ ఫేన్యాయ ఫేన్యాయ చ చ నమః నమః సికత్యాయ సికత్యాయ చ చ ప్రవాహ్యాయ ప్రవాహ్యాయ చ ప్రవాహ్యాయేతి ప్రవాహ్యాయ చేతి చ నమ ఇరిణ్యాయ ఇరిణ్యాయ చ చ ప్రపథ్యాయ ప్రపథ్యాయ చ ప్రపథ్యాయేతి ప్రపథ్యాయ చ నమః నమః కిగుంశిలాయ కిగుంశిలాయ చ చ క్షీణాయ క్షీణాయ చ చ నమః నమః కపర్దినే కపర్దినే చ చ పులస్తయే పులస్తయే చ చ నమః నమో గోష్ఠ్యాయ గోష్ఠ్యాయ చ గోష్ఠ్యాయేతి గోస్థ్యాయ చ గృహ్యాయ గృహ్యాయ చ చ నమః నమస్తల్ప్యాయ తల్ప్యాయ చ గేహ్యాయ గేహ్యాయ చ చ నమః నమః కాట్యాయ కాట్యాయ చ గహ్వరేష్ఠాయ గహ్వరేష్ఠాయ చ గహ్వరేష్ఠాయేతి గహ్వరేష్ఠాయ చ నమః నమో హృదయాయ హృదయాయ చ చ నివేష్ప్యాయ నివేష్ప్యాయ చ నివేష్ప్యాయేతి నివేష్ప్యాయ చ నమః నమః పాగంసవ్యాయ పాగంసవ్యాయ చ చ రజస్యాయ రజస్యాయ చ చ నమః నమః శుష్క్యాయ శుష్క్యాయ చ చ హరిత్యాయ హరిత్యాయ చ చ నమః నమో లోప్యాయ లోప్యాయ చ చోలప్యాయ ఉలప్యాయ చ చ నమః నమ ఊర్వ్యాయ ఊర్వ్యాయ చ చ సూర్మ్యాయ సూర్మ్యాయ చ చ నమః నమః పర్ణ్యాయ పర్ణ్యాయ చ చ పర్ణశద్యాయ పర్ణశద్యాయ చ పర్ణశద్యాయేతి పర్ణశద్యాయ చ నమః నమోపగురమాణాయ అపగురమాణాయ చ అపగురమాణాయేత్యపగురమాణాయ చాభిఘ్నతే అభిఘ్నతే చ అభిఘ్నత ఇత్యభిఘ్నతే చ నమః నమ ఆఖిదతే అఖిదతే చ ఆఖిదత ఇత్యాఖిదతే చ ప్రఖిదతే ప్రఖిదతే చ ప్రఖిదత ఇతి ప్రాఖిదతే చ నమః నమో వః వః కిరికేభ్యః కిరికేభ్యో దేవానాం దేవానాగం హృదయేభ్యః హృదయేభ్యో నమః నమో విక్షీణకేభ్యః విక్షీణకేభ్యో నమః విక్షీణకేభ్యైతి వీక్షీణకేభ్యః నమో విచిన్వత్కేభ్యః విచిన్వత్కేభ్యో నమః విచిన్వత్కేభ్యైతి వీచిన్వత్కేభ్యః నమ ఆనిర్హతేభ్యః ఆనిర్హతేభ్యో నమః ఆనిర్హతేభ్యైత్యానిహి హతేభ్యః నమ ఆమీవత్కేభ్యః ఆమీవత్కేభ్యైత్యామీవత్కేభ్యః రాపే అంధసః అంధసస్పతే పతే దరిద్రత్ దరిద్రం నీలలోహిత నీలలోహితేతి నీలలోహిత ఏషాం పురుషాణాం పురుషాణామేషాం ఏషాం పశూనాం పశూనాం మాభే భేర్మా మారః అరోమో మో ఏషాం మో ఇతి మో ఏషాం కిం కించన చనామమత్ ఆమమదిత్యామమత్ యాతే ఏ రుద్ర రుద్రశివా శివాతనోః తనోః శివా శివా విశ్వాః భేషజీ విశ్వాః భేషజీతి విశ్వాః భేషజీ శివా రుద్రస్య రుద్రస్య భేషజీ భేషజీతయా తయానః నో మృడ మృడజీవసే జీవస ఇతి జీవసే ఇమాగుం రుద్రాయ రుద్రాయ తవసే తవసే కపర్దినే కపర్దినే క్షయద్వీరాయ క్షయద్వీరాయ ప్ర క్షయద్వీరాజేతి క్షయత్ వీరాజ ప్రభరామహే భరామహే మతిం మతిమితి మతిం యథానః నశ్యం శమసత్ అసద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపద ఇతి ద్వీపదే చతుష్పదే విశ్వం చతుష్పద ఇతి చతుఃపదే విశ్వం పుష్టం పుష్టం గ్రామే గ్రామే అస్మిన్ అస్మిన్ననాతురం అనాతురమిత్యనా ఆతురం మృడానః నో రుద్ర రుద్రోత ఉతనః నో మయః మయస్కృతి కృతి క్షయద్వీరాయ క్షయద్వీరాయ నమసా క్షయద్వీరాయేతి క్షయత్ వీరాయ నమసా విధేమ విధేమతే తైతి తే యచ్ఛం శంచ చయోః యోశ్చ చ మనుః మనురాయజే ఆయజే పితా ఆయజ ఇత్యాయజే పితా తత్ తదశ్యామ అశ్యామ తవ తవ రుద్ర రుద్ర ప్రణీతౌ ప్రణీతావితి ప్రాణీతౌ మానః నో మహాంతం మహాంతముత ఉతమా మానః నో అర్భకం అర్భకం మా మానః న ఉక్షంతం ఉక్షంతముత ఉతమా మానః న ఉక్షితం ఉక్షితమిత్యుక్షితం మానః నో రుధీః రుధీః పితరం పితరం మా మోత ఉత మాతరం మాతరం ప్రియాః ప్రియా మా మానః నస్తనువః తనువో రుద్ర రుద్రరీరిషః రీరిష ఇతి రీరిషః మానః నస్తోకే తోకే తనయే తనయే మా మానః నాయుషి ఆయుషి మా మానః నో గోషు గోషుమా మానః నో అశ్వేషు అశ్వేషు రీరిషః రీరిష ఇతి రీరిషః వీరాన్మా మానః నో రుద్ర రుద్రభావితః భావితోవధీః వధీరః విష్పందః అవిష్పంతో నమసా నమసా విధేమ విధేమతే త ఇతి తే ఆరాత్తే తే గోఘ్నే గోఘ్న ఉత గోఘ్న ఇతి గోఘ్నే ఉత పూరుషఘ్నే పూరుషఘ్నే క్షయద్వీరాయ పూరుషఘ్న ఇతి పూరుషాఘ్నే క్షయద్వీరాయ సుమ్నం క్షయద్వీరాజేతి క్షయత్ వీరాయ సుమ్నమస్మే అస్మే తే అస్మే ఇత్యస్మే తే అస్తు అస్తు ఇత్యస్తు రక్షా చ చనః నో అధి అధి చ చదేవ దేవ బ్రూహి బ్రూహ్యథ అథా చ చనః న శర్మ శర్మ యచ్ఛ యచ్ఛ ద్విబర్హాః ద్విబర్హా ఇతి ద్విబర్హాః స్తు హి శ్రుతం శ్రుతం గర్తసదం గర్తసదం యువానం గర్తసదమితి గర్తాసదం యువానం మృగం మృగన్న న భీమం భీమముపహత్మం ఉపహత్మముగ్రం ఉగ్రమిత్యుగ్రం మృడాచరిత్రే చరిత్రే రుద్ర రుద్రస్తవానః స్తవానో అన్యం అన్యంతే తే అస్మత్ అస్మన్ని నివపంతు వపంతు సేనాః సేనా ఇతి సేనాః పరిణః నో రుద్రస్య రుద్రస్య హేతిః హేతిర్వృణక్తు వృణక్తు పరి పరిత్వేషస్య త్వేషస్య దుర్మతిః దుర్మతిరఘాయోః దుర్మతిరితి దుహోమతిః అఘాయోరిత్యఘాయోః అవస్థిరా స్థిరా మఘవద్భ్యః మఘవద్భ్యస్తనుష్వ మఘవద్భ్యైతి మఘవద్భ్యః తనుష్వమీధ్వః మీధ్వస్తోకాయ శోకాయ తనయాయ తనయాయ మృడయ మృడయేతి మృడయ మేఢుష్టమ శివతమ మేఢుష్టమేతి మేఢో తమ శివతమ శివ శివతమేతి శివ తమ శివో నః సుమనాః సుమనా భవ సుమనా ఇతి సూమనాః భవేతి భవ పరమే వృక్షే వృక్ష ఆయుధం ఆయుధం నిధాయ నిధాయ కృత్తిం నిధాయేతి నిధాయ కృత్తిం వసానః వసాన ఆ ఆచర చర పినాకం పినాకం బిభ్రద బిభ్రదా ఆగహి గహీతి గహి వికిరిద విలోహిత వికిరిదేది వికిరిద విలోహిత నమః విలోహితే విలోహిత నమస్తే తే అస్తు అస్తు భగవః భగవతి భగవః యాస్తే తే సహస్రం సహస్రగం హేతయః హేతయోన్యం అన్యమస్మత్ అస్మన్ని నివపంతు వపంతు తాః తా ఇతి తాః సహస్రాణి సహస్రధా సహస్రధా బాహువోః సహస్రధేతి సహస్రాధా బాహువోస్తవ తవ హేతయః హేతయ ఇతి హేతయః తాసామీశానః ఈశానో భగవః భగవః పరాచీనా భగవ ఇతి భగవః పరాచీనా ముఖా ముఖాగృధి గృధీతి గృధి సహస్రాణి సహస్రశః సహస్రశో యే సహస్రశ ఇతి సహస్రాశః యే రుద్రాః రుద్రా అధి అధి భూమ్యాం భూమ్యామితి భూమ్యాం తేషాగం సహస్రయోజనే సహస్రయోజనేవ సహస్రయోజన ఇతి సహస్రయోజనే అవధన్వాని ధన్వాని తన్మసి తన్మసీతి తన్మసి అస్మిన్ మహతి మహత్యర్ణవే అర్ణవే అంతరిక్షే అంతరిక్షే భవాః భవా అధి అధీత్యధి నీలగ్రీవాశ్చితి కంఠాః నీలగ్రీవా ఇతి నీలగ్రీవాః శితికంఠా శర్వాః శితికంఠా ఇతి శితికంఠాః శర్వా అధః అధః క్షమాచరాః క్షమాచరా ఇతి క్షమాచరాః నీలగ్రీవాశ్చితికంఠాః నీలగ్రీవా ఇతి నీలగ్రీవాః శితికంఠాదివం శితికంఠా ఇతి శితికంఠాః దివగుం రుద్రాః రుద్రా ఉపశ్రితాః ఉపశ్రితా ఇత్యుపశ్రితాః ఏ వృక్షేషు వృక్షేషు సస్పింజరాః సస్పింజరా నీలగ్రీవాః నీలగ్రీవా విలోహితాః నీలగ్రీవా ఇతి నీలగ్రీవాః విలోహితా ఇతి విలోహితాః ఏ భూతానాం భూతానామధిపతయః అధిపతయో విశిఖాసః అధిపతయ ఇత్యధిపతయః విశిఖాసః కపర్దినః విశిఖాస ఇతి విశిఖాసః కపర్దిన ఇతి కపర్దినః ఏ అన్నేషు అన్నేషు వివిధ్యంతి వివిధ్యంతి పాత్రేషు వివిధ్యంతీతి వివిధ్యంతి పాత్రేషు పిబతః పిబతో జనాని జనాని త్రిజనాని ఏ పథాం పథాం పథిరక్షయః పథిరక్షయ ఐలబృదాః పథిరక్షయ ఇతి పథిరక్షయః ఐలబృదా జవ్యుధః యవ్యుధ ఇతి జవ్యుధః ఏ తీర్థాని తీర్థాని ప్రచరంతి ప్రచరంతి సృకావంతః ప్రచరంతీతి ప్రాచరంతి సృకావంతో నిషంగిణః సృకావంత ఇతి సృకావంతః నిషంగిణ ఇతి నిసంగిణః య ఏతావంతః ఏతావంతశ్చ చ భూయాగుంసః భూయాగుంసశ్చ చ దిశః దిశో రుద్రాః రుద్రావితస్థిరే వితస్థిర ఇతి వీతస్థిరే తేషాగుం సహస్రయోజనే సహస్రయోజనేవ సహస్రయోజన ఇతి సహస్రయోజనే అవధన్వాని ధన్వాని తన్మసి తన్మసీతి తన్మసి తమా రుద్రేభ్యః రుద్రేభ్యో యే పృథివ్యాం పృథివ్యాం యే అంతరిక్షే అంతరిక్షే యే దివి దివి ఏషాం ఏషామన్నం అన్నం వాతః వాతో వర్షం వర్షమిషవః ఇషవస్తేభ్యః తేభ్యో దశ దశ ప్రాచీః ప్రాచీర్దశ దశ దక్షిణ దక్షిణాదశ దశ ప్రతీచీః ప్రతీచీర్దశ దశోదీచీః ఉదీచీర్దశ దశోర్ధాః ఊర్ధాస్తేభ్యః తేభ్యో నమః నమస్తే తే నః మామృడయంతు మృడయంతు తే తేయం యన్ ద్విష్మః ద్విష్మోయః యశ్చ తనః నో ద్వేష్టి ద్వేష్టితం తంబః భోజంభే జంభే దధామి దధామీతి దధామి ఓ చతుర్థకాండే పంచమః ప్రశ్నః సమాప్తః.